ఆలకించి భూమి తల్లి కూడా చూడు మాల ధరించి సృష్టి కాన బంగారాన ముత్యములే కూర్చి కూర్చి భక్తి నిరమాల వేసి తత్వమసి బోధించి స్వామి కుంభు తాను చూసి శరణ ధ్వని ఆలకించి భూమి తల్లి కూడా చూడు మాల ధరించి స్వామియప్ప శరణమప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప శరణమప్ప అయ్యప్ప